78 మనస్సు యొక్క తత్వం. బ్రహ్మగారి సుదీర్ఘ ప్రసంగం విని వశిష్ఠమహర్షి తృప్తి పడలేదు. ఆయన ఇట్లా అడిగాడు, వశిష్ఠుడు, తండ్రి బ్రహ్మదేవ, మీరు చెప్పేది పరస్పర విరుద్ధంగా ఉంది. తపశ్శక్తికి శాపశక్తికి తిరుగులేదని మీరు పూర్వం చాలాసార్లు చెప్పారు. ఇప్పుడేమో శాపాలు శరీరాల మీదనే పనిచేస్తాయి గాని మనస్సుల మీద పనిచేయుంటున్నారు. పూర్వం నేను నా శిష్యుడైన సౌదాసుని శపిస్తే అతని మతి చెడిపోయి రాక్షసబుద్ధి పుట్టి నా కొడుకునే చంపేశాడు. ఇంద్రపదవి ఎక్కిన నహుష చక్రవర్తిని అగస్త్యమహర్షి శపిస్తే అతడు కొండ చెలువగా మారిపోవటం మాత్రమేగాక మతి భ్రమించి తన వంశీకుడైన భీముణ్ణి మింగబోయాడు. ఇలా నిదర్శనాలు కనిపిస్తుంటే శాపాలు మనస్సుల మీద పనిచేయవంటారేమిటి? అదీగాక మనస్సే గట్టిపడితే దేహమైందంటున్నారు. అలాంటప్పుడు శాపం దేహం మీద పనిచేస్తే మనస్సు మీద పనిచేసినట్టు కాదా? మంచు మింగేస్తే నీళ్లు తాగినట్టు కాదా? కనుక శాపాలు మనస్సు మీద ఎందుకు పనిచెయ్యవు? తేల్చి చెప్పండి. బ్రహ్మదేవుడు, వశిష్ఠ, ఒకడికి రెండు కళ్ళున్నాయి. బయటికి రెండు ఒక రకంగానే కనిపిస్తున్నాయి, కాని వాటిలో ఒకటి గుడ్డిది, రెండవది మంచిది. దీన్ని తెరిస్తే వాడు దృశ్యాలను చూడగలడు. గుడ్డికన్ను తెరిచినా ఒకటే, మూసినా ఒకటే. మనస్సు మంచికన్ను లాంటిది, శరీరం గుడ్డికన్ను లాంటిది. ఆయసర్ 122. మనస్సు శరీరం రెండు ఆశాశ్వతాలే, కాని ఆ రెండిట్లో పరిశీలించి చూస్తే శరీరం మరీ క్షణికం, తామరాకు మీద నీటి బొట్టు లాంటిది. దీన్ని శాపాలేగాదు, మామూలు చేతబడులు, అంతకంటే మామూలు రాజదండనలు కూడా బాధ పెట్టగలవు. మరి మనస్సో? అది అజ్ఞానం పోయేదాకా పోదు. అది కొంతవరకు స్వతంత్రం, మరికొంత అస్వతంత్రం. ఇది స్వతంత్రించి పౌరుషంగా ప్రయత్నాలు చేయగలదు. దీనికి శరీర సహకారం అక్కరలేదు. శరీరం మనస్సు యొక్క సహకారం లేనిదే ఏ పని చెయ్యలేదు. ఇప్పుడు నేను చెప్పిన కథలో బ్రాహ్మణేంద్రుడు శరీర సహకారం లేకుండానే మనోబలంచేత సంతోషంగా ఉన్నాడు. ఇది నేను కల్పించిన కథ అనుకుంటావేమో. పూర్వం దీర్ఘతపుడు అనే మహర్షి పాడునుతిలో పడిపోయి ఏమీ చేయటానికి చేతగాక అక్కడే కూర్చొని మానసిక యజ్ఞలు 100కు పైగా చేసి ఆ పుణ్యబలం వల్ల సూటిగా దేవేంద్ర పదవినే పొందాడు. నీకు తెలుసుగదా, సౌదాసుడో మరొకడో శాపం వల్ల పిచ్చివాళ్లయ్యారంటే వాళ్లకు తగినంత మనోబలం లేదని తెలుసుకోవాలి. వివేక విజ్ఞానానికి తగిన యోగ్యత ఆ మనస్సులకు లేదు. శాపశక్తికి తిరుగులేదని పూర్వం నేను చెప్పానంటే అదిగూడా మనోబలాన్నే ధృవపరుస్తుంది. శాపం పెట్టేవాడి మనోబలం, శాపం పొందేవాడి మనోబలం అని రెండున్నాయి. వాటిలో ఏది ప్రబలమైతే అది జయిస్తుంది. మట్టిముద్ద కుండగా మారినంత మాత్రాన ఆ రెండింటి లక్షణాలు ఒకటిగా ఉండవు. కుండ నీళ్లలో తేలుతుంది, మట్టిముద్ద నీళ్లలో కరుగుతుంది. అలాగే మనస్సులోంచే దేహం వచ్చినా దేని లక్షణాలు దానివే. కనుక దేహాన్ని గూర్చిన చింతను వదిలేసి మనస్సు యొక్క తత్వాన్ని పరిశీలించు. ఆ మనస్సునే ప్రక్షాళన చేసి శుద్ధ చైన్యస్థితిని అందుకో. ఇప్పటివరకు ఈ కథ చెప్పిన వశిష్ఠుడు శ్రీరాముడితో తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, రామ, దేశకాల దృశ్యాలు లేవని చెప్పటానికే లీలోపాఖ్యానం చెప్పాను. మనస్సు చేసే భ్రాంతి వల్లనే ప్రపంచ సృష్టి జరుగుతుందని చెప్పటానికే సూచికోపాఖ్యానం చెప్పాను. మనస్సుకు అంతటి శక్తి ఉందని నిరూపించటానికే ఐందవోపాఖ్యానాన్ని, దాని మధ్యలో కృత్రిమ ఇంద్రహల్యోపాఖ్యానాన్ని చెప్పాను. వీటన్నిటినీ చక్కగా భావన చెయ్యి అన్నాడు. ఇక్కడికి 92వ సర్గ పూర్తయింది. ఇక 93వ సర్గలో మొదటి భాగాన్ని వాల్మీకి మహర్షి గద్యంలో నడిపాడు. ఆ తరువాత శ్లోకాలలోకి వచ్చాడు. వశిష్ఠుడు అంటున్నాడు, రామ, మనస్సు యొక్క తత్వాన్ని నేనే వివరిస్తాను, విను. నామరూపాలు వ్యాకృతం వ్యక్తం కాకుండా ఉన్న పరబ్రహ్మ నుంచి అటువంటి ప్రపంచమే పుట్టింది. అంటే ఒక ప్రపంచం ఏర్పడింది గాని అది ఎంత సూక్ష్మంగా ఉందంటే దాని నామరూపాలను ఎవరూ గ్రహించలేరు. కాలక్రమంలో అది కొంచెం గట్టిపడి మనస్పైంది. దాన్నుంచి తన్మాత్రలు, సూక్ష్మ పంచభూతాలు పుట్టాయి. వాటిల్లోంచి సమష్టి సూక్ష్మ శరీరాభిమాని అయిన తేజోమయ జీవి ఒకడు జన్మించాడు. ఇతడే సృష్టికర్త బ్రహ్మ. కాబట్టి బ్రహ్మదేవుడంటే మనస్తత్వం యొక్క ఆకారమే. అందుకే ఆయన ఏది సంకల్పిస్తే అది జరుగుతుంది. అందుకే ఆయన్ను సిద్ధ సంకల్పుడని, సంకల్ప సిద్ధుడని అంటూ ఉంటారు. రామ, ఇంతకు ఈ బ్రహ్మదేవుడు ఎలా ఉదయించాడో గమనించావా? అనాత్మ పదార్థాలైన పంచతన్మాత్రల మీద ఆత్మాభిమానం వల్ల ఉదయించాడు. అందుకే ఈయన మున్ముందుగా అనాత్మల మీద ఆత్మాభిమానాన్ని కలిగించే అవిద్యను సృష్టి చేశాడు. ఆయసర్ 123 ఆ అవిద్య యొక్క సహాయంతో దృశ్య ప్రపంచాన్ని సృష్టి చేశాడు. ఇక పూర్వకల్పాల నుంచి అనుగతంగా వస్తున్న వ్యష్టి చిదాభాసాలు కొన్ని జీవులుగా ఈ దృశ్య ప్రపంచంలో వ్యక్తమవుతున్నాయి. ఈ జీవులంతా తమ తమ కామాల కారణంగా పై లోకాలకు, క్రింది లోకాలకు తిరుగుతున్నారు. వీరిలో కొందరు శుభకర్మ తత్పరులై ముక్తికి దగ్గరగా వస్తున్నారు. మరికొందరు తత్వజ్ఞాన సంపన్నులై పరబ్రహ్మలో చేరిపోతున్నారు. కనుక రామ, సారాంశమేమంటే సమష్టి మనస్తత్వమే హిరణ్యగర్భుడు లేక బ్రహ్మదేవుడు. అతడి సంకల్పం వల్ల ఈ సృష్టి జరుగుతోంది. అంటే మనస్సు వల్ల సృష్టి జరుగుతోంది. కనుక ఎవడైనా సరే తనలో గల మనస్సును తొలగించుకుంటే వాడికి ఈ ప్రపంచం లేదు.